అగ్నిమేనా యాసద్విశ్వత్రిణమిత్రిణం అగ్నిర్నాహ నో వనుతే వనుతే రయిం రయిమితి రయిం ఇమా విశ్వా విశ్వా భువనాని భువనాని జుహ్వత్ జుహ్వదిషీ జషిర్హోతాని అసీదత్ అసీదత్ పితానా నయితీన స ఆశిషా ఆశిషాద్రవీణం ఆశిషేత్యాశిషా ద్రవీణమిమాన ఇచ్చమాన ప్రథమచ్చది ప్రథమచ్చదవారాన్ ప్రథమచ్చది ప్రథమచ్చది అవారా ఆవీవేశ ఆవీవేశ వివేశేది వివేశ జిజ్ఞస్వీరాసీత్ ఆసీదతిష్టాన అధిష్టానమారంభణ అధిష్టానమిత్యాది స్థానం ఆరంభణం కథమత్ ఆరంభణమిత్యారంభణం కథమస్సీత్ కథాసీత్ ఆసీదిత ఆసీత్ యతో భూమి భూమి జనయన్ జనయన్ విశ్వకర్మా విశ్వకర్మావీ విశ్వకర్మే విశ్వకర్మా విద్యా రామోన్మాత్ అవోన్మాన్మహినా మహినా విశ్వచక్షా విశ్వచక్షా ఇది విశ్వచక్షా విశ్వతశ్చక్షురుత విశ్వతశ్చక్షురితి విశ్వతా చక్షు ఉత విశ్వతో ముఖ విశ్వతో ముఖో విశ్వతో బాహు విశ్వతో ముఖరితి విశ్వతా ముఖ విశ్వతో బాహురుత విశ్వతో బాహురితి విశ్వతా బాహు ఉత విశ్వతస్వాత్ విశ్వత పాతి విశ్వతా పాత్ బాహుభ్యాం బాహుభ్యాం దమతి బాహుభ్యామితి బాహుభ్యాం దమతి సమ్ సంపదత్రయీ పదత్రయ్యా బాభూమి యా బాభూమి జనయన్ యా బాభూమి విద్యా బాభూమి జనయన్ దేవ దేవైకాయిస్వీద్వన్ పనంక కవస ఊమ్యుం స వృక్ష వృక్ష ఆస ఆసయత యతో ద్యావా పృథివీ ద్యావా పృథివీ నిష్టతక్షు ద్యావా పృథివీ ద్యావా పృథివీ నిష్టతక్షురితి నిహితక్షు మనీషిణో మనస మనస పృచ్చత పృచ్చతే ఊయ్యో తిష్టతే అధ్యతిష్టద్భువనాని అధ్యతిష్టది అధిష్టతే భువనాని ధారయన్ ధారయన్నితి ధారయన్ యాతే ధామాని ధామాని పరమాణి పరమాణి యావమా అవమాయా యా మధ్యమా మధ్యమా విశ్వకర్మన్ విశ్వకర్మన్వత విశ్వకర్మన్ విశ్వకర్మన్ ఉదేమా ఇమే ఇమా శిక్ష సఖిభ్య సఖిభ్యో హవిషి సఖిభ్యైతి సఖిభ్య హవిషి స్వధావ స్వధావ స్వయం స్వధావైతి స్వధావ స్వయజస్వ యజస్వతంబం తంబం వృధాన వృధాన ఇది వృధాన చక్షుష పిత పితా మనస మనసా హి ధీరా ధీరో ఘతం ఘతమేనే అజనసే ఇత్యేనే అజనం నమ్నామామే నమ్నామామే నమ్నామామే యదే ఇదంతాహ అంత అదృహంత అదృహంత పూర్వే పూర్వే ఆదితే ఇద్యావా పృథివీ యావా పృథివీ అప్రదేశా ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ అప్రదేతామిత్యప్రదేతా విశ్వకన్మా విమానా విశ్వకన్మేతి విశ్వకన్మా విమానా విమానా ఇది విమానా సప్తఋషీన్ పర సప్తఋషీమితి సప్త ఋషీన్ పర ఏకం ఏకమాహు ఆహురిత్యాహు యోనా పితా పితా జనిత జనితాయ యోగీ ధాత విధాత ధామాని విధాతేతి విధాత ధామాని వేద వేద భువనాని భువనాని విశ్వా విశ్వేతి విశ్వా యో దేవానాం దేవానాం నామధాః నామధాయేకాః నామధాతీ నామధాః ఏక ఏవ ఏవకం తాం సంప్రశ్నం సంప్రశ్నం భువనా సంప్రశ్నమితి సంప్రశ్నం భువనాయంతి యంత్రిన్యా అన్యేత్యన్యా ఆయజంత ఆయజంత అయజంత ద్రవీణం ద్రవీణాం సం సమస్మై అస్మా ఋషాయ ఋషాయ పూర్వే పూర్వే జరితారాః జరితారో నభూనా భూనేతి భూనా అసూవర్తే సూవర్తే సూవర్తే రజసి రజసి నిషత్తే నిషత్తే నిషత్త ఇతి నిషత్తే యే భూతాని భూతాని సమకన్వన్ సమకన్వన్నిమాని సమకన్వన్నిది సమ్ అకన్వన్ ఇమాని ఇమాని పరో దివా దివా పర పర ఏనా పృథివ్యా పృథివ్యా పర పరో దేవేభి దేవేభిరసూరై అసూరైర్యత్ యదస్తి అస్తిస్తి గర్భం గర్భం ప్రథమం ప్రథమం దద్రే దద్ర ఆపాః ఆపో యత్ర యత్ర దేవాః దేవాః సమపశ్యంత సమపశ్యంత పూర్వే సమపశ్యంతేతి సమ్ అపశ్యంత పూర్వైతి పూర్వే తమిది గర్భం గర్భం ప్రథమం ప్రథమం దద్రే దద్ర ఆపాః ఆపో యత్ర యత్ర దేవాః దేవాః సమగచ్చంత సమగచ్చంత విశ్వే సమగచ్చంతేతి సమ్ అగచ్చంత విశ్వైతి విశ్వే అజస్య నాభూ నాభాది అద్యేకం ఏకమర్పీతం అర్పీతం యస్మిన్ యస్మిన్ విశ్వాని విశ్వాని భువనాని భువనాని తస్థు తస్థురితి తస్థు నరకం రం వీరాథ విదారజ ఇమా ఇమా గజాన గజానాన్యత్ అన్యద్యుష్మాకం యుష్మాకమంతరం అంతరం బభూవ బభూవేది బభూవ నీహారేణ ప్రావేద ప్రావేదా జల్ప్యా జల్ప్యా చాసుద్రువాః అసుద్రుపుఃఖశాసాః అసుద్రుపైత్యసు త్రిపాః ఉఃఖశాసరంతి ఉఃఖశసైత్యుఃఖశశాః చరంతీతి చరంతి విశ్వకర్మాహి విశ్వకర్మేతి విశ్వకర్మా షజనిష్ట అజనిష్టదేవః దేవాత్ ఆదితే యద్గంధర్వః గంధర్వో అభవత్ అభవద్వితీయాః ద్వితీయైతి ద్వితీయాః తృతీయ పితా పితా జనిత జనితౌషధీనా ఓషధీనామపాం అపాం గర్భం గర్భం వీయదధాపి ఆశిశిశాన శిశానో వృషభ వృషభో నీమ భీమో ఘనాఘన ఘనాఘనక్షోభాన శోభానశర్షణీనామితి దర్షణీనా సంక్రందనో నిమిష సంక్రందనైతి సంక్రందన అనిమిషయేకవీర అనిమిషయిత్యని మిష ఏకవీర శతం ఏకవీరైత్యేక వీర శతాం సేనా సేనా అడయత్ అడయత్ సాకం సాకమింద్రా ఇంద్రైరీంద్రా సంక్రందనేనానిమిషేణ సంక్రందనేనేతి సంక్రందనేన అనిమిషేణ జిష్ణునా అనిమిషేణేత్యని విషేణ జిష్ణునా యుత్కారేణ యుత్కారేణ దుశ్చవనేన యుత్కారేణేతి యుత్కారేణ దుశ్చవనేన జిష్ణునా దుశ్చవనేనేతి దుఃచవనేన జిష్ణునేతి జిష్ణునా తదింద్రేణ ఇంద్రేణ జయత జయత తే తత్సర్వం సర్వద్వయ్యుధా ఇదో నర నరయుషోహస్తేన ఇషోహస్తేన వృష్ణా ఇషోహస్తేనేతీషు హస్తేన వృష్ణేతి వృష్ణా సైషోహస్తై ఇషోహస్తై సహ ఇషోహస్తైరితీషు హస్తై సనీషంగిభి నిషంగిభిర్వశీ నిషంగిభిరితి నిషంగిభీ వశీ సద్గస్రష్ట సద్గస్రష్ట సహ సద్గస్రష్టేతి సంస్రష్ట సయుధా విధ ఇంద్రా ఇంద్రో గణేన గణేనేతి గణేన సాం సృష్టజిత్ సోమపా సాం సృష్టజితి సాం సృష్ట జిత్ సోమపాహుషద్ధి సోమపా ఇది సోమ బాహుషద్ధ్యుగ్రధన్వ బాహుషద్ధీతి బాహు శబ్ది ఉగ్రధన్ వా ప్రతిహితాభి ఉగ్రధన్వేత్యుగ్రధన్ వా ప్రతిహితాభిరస్తా ప్రతిహితాభిరితి ప్రతిహితాభి అస్తేత్యస్తా బృహస్పతే పరి పరిధీయా దీయా రథేన రథేరక్షోహా రక్షోహా మిత్రాన్ రక్షోహేతి రక్ష అమిత్రౌనవబాధమాన అవబాధమాన ఇత్యవబాధమాన ప్రభంజన్ సేనా ప్రభంజన్ని ప్రభంజన్ సేనా ప్రమృణ ప్రమృణో యుధా ప్రమృణి ప్రమృణ యుధాజయన్ జయన్ అస్మాకం అస్మాకమేధి ఏద్యవిత అవితారసానా రథానామితి రథానా బల విజ్ఞాయ సవీర బల విజ్ఞాయైతి బల విజ్ఞాయ సవీర ప్రవీర ప్రవీర సహస్వాన్ కవీరైతి ప్రవీర సహస్వాన్ వాజీ వాజీ సహమాన సహమాన ఉగ్రహ ఉగ్రయిత్యుగ్రహ అభివీర అభిసత్వా అభివీరయిత్యభి వీర అభిసత్వా సభోజా అభిసత్తేభి సత్వా సభోజాజైత్రం సభోజా ఇది సహ జా జైత్రమింద్ర ఇంద్రరథం రథమాతిష్ట ఆతిష్ట గోవిత్ గోవిదితి గోవిత్ గోత్రభిదం గోవిదం గోత్రభిదమితి గోత్రభిదం గోవిదం వజ్రబాహుం గోవిదమితి గోవిదం వజ్రబాహుం జయంతం వజ్రబాహుమితి వజ్ర బాహుం జయంతమజ్మ అజ్మ ప్రవృణంతం ప్రవృణంతమోజస ప్రవృణంతమితి ప్రవృణంతం ఓజసేత్యోజస మాంస జాత సజాత అను సజాత ఇది స జాతా అను వీరయుద్ధం వీరయుద్ధమింద్రం ఇంద్రాం సఖాయ సఖాయో అను అనుసం తామ్రబద్ధం ప్రబద్ధమిరబద్ధం అభి గోత్రాణి గోత్రాణి సహసా సహసా గాహమాన గాహమానోదయ రయో వీర వీర శతమన్యో శతమన్యురింద్రా శతమన్యురితి శత మన్యో ఇంద్రయింద్రా దుశ్చవన ప్రేతనాషాడ్ దుశ్చవన ఇది దుః చవన ప్రేతనాషాడాయుధ్య అయుధ్యోస్మాకం అస్మాకాం సేనా సేనా అవతు అవతు ప్రయుత్సు ఇంద్ర ఆసాన్ నేత బృహస్పతి బృహస్పతిర్దక్షిణా ప్రదక్షిణా యజ్ఞ యజ్ఞ పుర పురయేతు ఏతు సోమా సోమైతి సోమా దేవసేనామితి దేవ సేనాభిభంజతీనాజయంతీనా అభిభంజతీనామిభంజతీనా జయంతీనా మరుతా మరుతోయంతు యంత్రగ్రం అగ్రమిత్యగ్రం ఇంద్రస్థా వృష్ణో వరుణస్ వరుణస్ రాజ్ఞా ఆదిత్యానా ఆదిత్యానా మరుతాం మరుతాగ్రశ్రద్ధా శ్రద్ధ ఉగ్రం ఉగ్రమిత్యుగ్రం మహామానసాం భువనచ్చవానా మహామానసామితి మహామానసాం భువనచ్చవానాం ఘోషా భువనచ్చవానామితి భువనచ్చవానాం ఘోషో దేవానాం దేవానాం జయతాం జయతాముత్ పురస్కాద్ అస్కాదిత్యస్కాద్ ఉద్ధర్వేషయ మఘవన్ మఘవన్నాయుధాని మఘవన్నితి మఘవన్ ఆయుధాన్యుత్ ఉత్సత్వానాం సత్వానాం మామకానాం మామకానాం మనాగ్నసి మనాగ్నసీతి మనాగ్నసి ఉద్వృత్రహన్ వృత్రహన్ వాజినాం వృత్రహన్నితి వృత్రహన్ వాజినాం వాజీనాని వాజీనాన్యుత్ ఉద్రతానాం ప్రధానాం జయతాం జయతాయ్యంతు జంతు ఘోషా ఘోషాయితి ఘోషా అస్మాకమింద్రా ఇంద్రస్తమృతేషు సమృతేషు ధ్వజేషు సమృతేష్విది సంతేషు ధ్వజేష్స్మాకం అస్మాకయ్యా యా ఇషవ ఇషవస్తా తాజయంతు జయంతి జయంతు అస్మాకం వీరా వీరా ఉత్తరే ఉత్తరే భవంతు ఉత్తరయిత్యుత్తరే భవంతస్మాన్ అస్మాదేవా ఊయ్యో దేవాహవత అవతాహవేషు హవేష్ హవేషు అమీషాం చిత్తం చిత్తం ప్రతిలోభయంతి ప్రతిలోభయంతి గృహాణా ప్రతిలోభయంతి ప్రతిలోభయంతి గృహాణాంగాని అంగాన్యత్వే అత్వే పరా పరేహి ఇహితిహి అభిప్రా ప్రేహి ఇహినిహి నిర్గాహ ృత్సుభైరేషుభైరందేన నందేన అమిత్రా అమిత్రమసా తమసా సచంతాం సచంతామితి సచంతాం అవరాధిష్టా పరా అవరాధిష్టేవ దృష్టా పరా పద పదశరూయే శరూయే బ్రహ్మ సాంసితే బ్రహ్మ సాంసిత ఇది బ్రహ్మ సాంసితే గచ్చామిత్రాన్ అమిత్రాన్ ప్రపద్యస్వ పద్యస్వ మామీషాం అమీషాం క్రం కంచన చనోత్ ఉచ్ఛీషిషీషిష ప్రేత ఇతయత గయతాల నర ఇంద్రా ఇంద్రో వశ్రమ శర్మ యచ్చతు యచ్చత్తి యచ్చతు ఉగ్రావా వత్సంతు సంతు బాహవా బాహవో నాధిష్యా అనాజిష్యాయథ అసతేత అసౌ యా సేనా సేనా మరుత మరుత పరేషామభి అభ్యైతి ఐతి ఏతి నవోజరత ఓజరత స్పర్ధమానా స్పర్ధమానేతి స్పర్ధమానా తాంగోహత గోహత తమసా తమసా పౌరతేన అపౌరతేన అపౌరతేనేత్యపౌరేణమీ అమీ అన్య అమీత్యమీ అన్యో అన్యం అన్యన్న జానన్ జానన్నితి జానన్ యత్ర బాణా బాణా సంపతంతి సంపతంతి కుమారా సంపతంతీతి సంపతంతి కుమారా విశిఖాయివ విశిఖాయివేతి విశిఖా ఈవ తన్నా నయింద్రా ఇంద్రో బృహస్పతి బృహస్పతిరదీతి అదీతి శర్మ శర్మా యచ్చతు యచ్చతు విశ్వాహా విశ్వాహా శర్మ శర్మ యచ్చతు యచ్చత్తి యచ్చతు మర్మాణి వర్మాణాచ్చారయామి చారయామి సోమా సోమస్తా రాజా రాజామృతేన అమృతేనాను అనువస్తాం వస్తామిది వస్తాం పురోర్వరీయ వరీయో వరుణః వరుణస్తే ఏ కృణోతు కృణోతు జయంతం జయంతం త్వాను అను దేవా దేవాదంతు మదంతు మదంతు ఉదేనం ఏనముత్తరాం ఉత్తరాన్ మయా ఉత్తరామిత్యుత్తరాం మయాగ్నే అగ్నే ఘతేన ఘతేనాభూత ఆహుతేత్యాహ హుత రాజస్పోషేణ కోషేణ సం తాంశేజ సుజ ప్రజయా ప్రజయా ప్రజయేతి ప్రజయా చ బహుం బహుం కృభీ కృభీ ఇందేమం ఇమం ప్రతరాం ప్రతరాన్నయ ప్రతరామితి ప్రతరాం నయతజాతానాం సజాతానామసతే సజాతానామితి జాతానాం అసద్వశీ వశీతి వశీ సమేనం ఏనం వచ్చసా వచ్చసా సృజ సృజ దేవానాం దేవానాం భాగదాః భాగదాసతే భాగదాది భాగదాః అసదిత్యసతే కుర్మో గృహే గృహే హవిః హవిస్తం తమగ్నే అగ్నే వర్ధయా వర్ధయా త్వం త్వమితి త్వం తస్మై దేవాః దేవా అభి అభిబ్రవన్ బ్రవన్నయం అయం చ బ్రహ్మాణః బ్రహ్మణస్పతీః పతిరితిపతీః పంచదిశాః దిశో దైవీః దైవీరయజ్ఞం యజ్ఞమావంతు అవంతు దేవీః దేవీరప అపామాతిం అమాతిం దుర్మతిం దుర్మతిం బాధమానాః దుర్మతిమితి దుర్మతిం బాధమానా ఇది బాధమానాః రాజస్పోషే పోషే యజ్ఞపాతిం యజ్ఞపాతిమాభజంతీ యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం ఆభజంతి రాజ ఆభజంతీరిత్యా భజంతీ రాజస్పోషే పోషే అధి అధి యజ్ఞ యజ్ఞోస్థాత్ అస్థాదిత్యస్థాత్ సమిద్ధే అగ్నౌ సమిద్ధై సంయుద్ధే అగ్నా అధి అధి మామహాన మామహాన ఉక్తపత్ర మమహాన ఇతి మమహాన ఉక్తపత్రీభ్యా ఉక్తపత్రుక్తపత్ర ీర్జో గృహీత గృహీత గృహీత పత్రం ఘర్మం ఘర్మం పరిగృహ్య పరిగృహ్యాయజంత పరిగృహ్యేతి పరిగృహ్య అయజంతోర్జా ఊర్జాయతి యజ్ఞమయజంత అయజంత దేవా దేవ్యాయత్రే భర్త్రే జ్యోష్ట్రే జ్యోష్ట్రే దేవశ్రీ దేవశ్రీ శ్రీమానా దేవశ్రీరి దేవశ్రీ శ్రీమానాశతమయా శ్రీమానాయితి శ్రీమానా శతమయాయితి శతమయా పరిగృహ్య దేవా పరిగృహ్యేతి పరిగృహ్య దేవాయజ్ఞం యజ్ఞమాయన్ ఆయన్ దేవా దేవా దేవేభ్యః దేవేభ్యో అధ్వర్యంతః అధ్వర్యంతో అస్తు అస్తురిత్యస్తు వీతాం హవిః హవిశ్చమితం శమితాం శమిత శమిత యజద్ధి యజద్ధి తురీయాః తురీయో యజ్ఞః యజ్ఞో యత్ర యత్ర హవ్యం హవ్యమేతి ఏతీత్యేతి తతో వాకాః వాకాః ఆశిషాః ఆశిషో నః ఆదిదయిద్రాశిరాషంతామిషంతా సూర్యరశ్మిర్హరీకేశ సూర్యరశ్మిరి సూర్య రశ్మి హరీకేశ పురస్తాద్ హరీకేశి హరికేశ పురస్తాత్ సవిత సవిత జ్యోతిః జ్యోతిరుత్ ఉదయాన్ అయాం అజస్రం అజస్రమిత్యజస్రం తస్య భూషా భూషా ప్రసవే ప్రసవే యాది ప్రసవై ప్రసవే యాది విద్వాన్ విద్వాన్ సంపశ్యన్ సంపశ్యన్ విశ్వా సంపశ్యన్నితి సంపశ్యన్ విశ్వా భువనాని భువనాని గోపాః గోపాతి గోపాః విమాన విమాన విమానా ఏషదివ దివో మధ్యే మధ్య ఆస్తే ఆస్తావ్రివాన్ ఆవ్రివాన్ రోదసి ఆవ్రివాన్ రోదసి అంతరిక్షం రోదసి రోదసి అంతరిక్షమిత్యంతరిక్షం స విశ్వాసీ విశ్వాచీరభి అభిషట్టే షట్టే ఘృతాచీ ఘృతాచీరంతరా అంతరా పూర్వం పూర్వమపారం అపారం చకేతుం కేతుమితి కేతుం ఉక్షా సముద్ర సముద్రో అరుణ అరుణస్వర్ణ సువర్ణ పూర్వస్ సువర్ణ ఇతిపర్ణ పూర్వస్ యోనిం యోనిం పితు పితురావీవేశ ఆవీవేశ వివేశేతి వివేశ మధ్యే దివ దివో నిహీత నిహీత పృష్ణీ నిహీత ఇది నిహీత పృష్ణిరస్మా అస్మావీ విచక్రమే చక్రమే రజస రజసస్వాది ప్రాత్యంతో అంతాయుత్యంతో దేవోర్యజ్ఞ దేవోరి దేవ యజ్ఞ ఆచ ఆచక్షసే రక్షసున్నహో సున్నహోర్యజ్ఞ సున్నహోరి సున్న యజ్ఞ ఆచ ఆచక్షసే వక్షది వక్షసే యక్షరగ్ని అగ్నిర్దేవ దేవో దేవాన్ దేవాచ ఆచ చ వక్షసే వక్షది వక్షసే ఆచస్యమా మా ప్రసవ ప్రసవ ఉగ్రాభేణ ప్రసవ ఇది ప్రసవ ఉగ్రాభేణోర్ ఉగ్రాభేణేత్యోత్ గ్రాభేణ ఉదగ్రహీత్ అగ్రభీరిత్యగ్రభీత్ తథా సపత్నాన్ సపత్నానింద్రాః సపత్నాని సపత్నాన్ ఇంద్రో మే మే నిగ్రాహేణ నిగ్రాహేణాధరాన్ నిగ్రాహేణేతి నిగ్రాహేణ అధరాక అకరిత్యక ఉగ్రాహం చ ఉద్గ్రాహమిత్యోత్ గ్రాహం చ నిగ్రాహం నిగ్రాహం చ నిగ్రాహమితి నిగ్రాహం చ బ్రహ్మ బ్రహ్మ దేవా దేవావీవృధన్ అవీవృధన్నివృధన్ అథాసవత్నాన్ సవత్నానింద్రాగ్నీ సవత్నానిది సవత్నాన్ ఇంద్రాగ్నీ మే ఇంద్రాగ్నీ ఇది ఇంద్రాగ్నీ మే విషూచీనాన్ అగ్నినాకం నాకముఖ్యం ముఖ్యాం హస్తేషు హస్తేషు విభ్రాత విభ్రాత ఇది విభ్రాత దివస్పృష్టం పృష్టగస్వాహ స్వగ్గత్వా గత్వా మిశ్రాహ మిశ్రా దేవేభిః దేవేభిరాధ్వం ఆధ్వమిత్యాధ్వం ప్రాచీమను అనప్రదిశం ప్రదిశం ప్రదిశమితి ప్రదిశం దేహి విద్వాన్ విద్వానగ్నే అగ్నేరగ్నే అగ్నే పురో అగ్ని పురో అగ్నిర్భవ పురో అగ్నిరితే పుర అగ్ని భవేహ విశ్వాసాహ ఆకాదీజాన దీజ్యానోవీ భాహ్యోర్జం ఊర్జన్న నో దేహి దేహి ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపదైతి ద్విపదే చతుష్పదైతి చతుర్పదే పృథివ్యా అహం అహముపే ఉదంతరిక్షం అంతరిక్షమారూహం ఆరుహం అరుహమంతరిక్షాత్ అంతరిక్షాద్వివం దివమారూహం ఆరుహం అరుహమిత్యారుహం దివో నాకస్య నాకస్య పృష్టాత్ పృష్టాత్ స్వాహ స్వజ్యోతిః జ్యోతిరగా అగామహం అహమిత్యహం స్వర్యంతాః యంతో నాక అపేక్షంతే ఈక్షంత ఆద్యాం జాగ్రరోహంతి రోహంతి రోదసీ రోదసీ రోదసీ యజ్ఞయ్యే యే విశ్వతోధారం విశ్వతోధారాం సువిద్వాగ్నసః విశ్వతోధారమితి విశ్వతః ధారం సువిద్వాగ్నసోవితే నిరే సువిద్వాగ్నసైతి సువిద్వాగ్నసః వితే నిరైతి వితే నిరే అగ్నే ప్రేహీ ప్రథమః ప్రథమో దేవయతాం దేవయతాం చక్షుః దేవయతామితి దేవయతాం చక్షుర్దేవానాం దేవానాముత ఉతమత్యానాం సమర్త్యానామితి మత్యానాం క్షమాణ భృగోభి భృగోభిస్తజోషాహ భృగోభిరి భృగోభి సజోషా స్వాహ సజోషాది సజోషాహ సర్యంతో ఎంతు యజమానా యజమానా స్వస్తి స్వస్తి స్వస్తి అగ్నే సహస్రాక్ష సహస్రాక్షన్ సహస్రాక్షేతి సహస్ర అక్ష శతమూర్ధన్ శతం శతమూర్ధన్నితి శత మూర్ధన్ శతంతే తే ప్రాణా ప్రాణా సహస్రం సహస్రం జానా జానా ఆనా స్వాం సాహస్రస్య సాహస్రస్య రాజ రాజ ఈశిషే ఈశిషే తస్మై తస్మై రే విధేమ విధేమ వాజాయ వాజాయ స్వాహ స్వాహేతి స్వాహ సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అసి గరుత్మాన్ గరుత్మాన్ పృష్టే పృష్టే పృథివ్యా పృథివ్యా సీదా సీదేతి సీదా భాసాంతరిక్షం అంతరిక్షమాప్రేణ ఆప్రేణ రణజ్యోతిష జ్యోతిషాదివం దివముత్ ఉత్తపాన ప్రపాన తేజస తేజస దిశ దిశవుత్ ఉద్రయంహేతి ద్రయంహ ఆయుక్వానస్సు ప్రతీక ఆయుక్వాన ఇత్యా జిహ్వాన సుప్రదీక పురస్తాత్ సుప్రదీకీక పురస్తాదగ్నే అగ్నే స్వం సంయోనిం యోనిమాసీద ఆసీద సీద సాధియా సాధుయేతి సాధు సాధు సమితుర్వరేణ్య వరేణ్య చిత్రం చిత్రమాహం ఆహం అహం వ్రేణే వృణే సుమతిం సుమతిం విశ్వజన్యా సుమతి సుమతిం విశ్వజన్యామితి విశ్వ జన్యా కన్వో అదోహతే అదోహత్రపీనా ప్రపీనాగ్రసహస్రధారపీనామితి ప్రపీనా సహస్రధారాయసా సహస్రధారామితి సహస్రధారా పయసా మహీ మహీంగా కామితి విధేమే ఏ పరమే పరమే జన్మన్ జన్మన్నగ్నే అగ్నే విధేమ విధేమ స్తోమీ స్తోమైరవారే అవారే సదస్థే సదస్థితి సదస్థే యస్మాద్యోనే యోనే ఉదారీతే ఉదారిషే ఆరీత త్యజేతం తం ప్రా తత్వే తే హవీద్వేషి పేజిత్వే హవీద్వేషి జుహురే జుహురే సమిద్ధే సమిద్ధైతి సమ్ యుద్ధే ప్రేద్ధో అగ్నే ప్రేద్ధైతి ప్రయుద్ధ అగ్నే వీధి వీధి పుర పురోనా మోజశ్రయ అజశ్రయా సూర్ణ్యా సూర్ణ్యాయవిష్ఠా విభిక్షేదీయవిష్ఠా స్వాభ్యశ్వంత శ్వంత ఉప ఉపయంతి యంతి వాజా వాజా ఇది వాజా చిత్తిం జుహోమి జుహోమి మనసా మనసా ఘతేన ఘతేన దేవా ఇహ ఇహాగమన్ ఆగమన్ వీజుహోత్ర ఆగమన్ నిత్యాగమన్ వీజుహోత్రృతృథా వీజుహోత్రీ వీజి హోత్రృతృథ వృధా ప్రత్యే విశ్వస్ భూమాన భూమానో జుహోమి జుహోమి విశ్వకర్మణే విశ్వకర్మణే విశ్వాహ విశ్వకర్మణి విశ్వకర్మణే విశ్వాహారాభ్యం తదాభ్యాం హవి హవిరితి హవి సప్తతే హే అగ్నే అగ్నే సమిధా సమిధ సప్త సమిధై సంధా సప్త జిహ్వా జిహ్వా సప్త సప్తషాయ ఋషాయ సప్త సప్తధామ ధామ ప్రియాణి ప్రియాణీకి ప్రియాణి సప్తహోత్రా హోత్రస్తప్తధా సప్తధా యజంతి యజంతి సప్త సప్తయోనీ యోనీరావేణ స్వ ఆవేణ స్వస్వ ఘతేన ఘతేన స్వాహ స్వాహేతి స్వాహా శుక్రజ్యోతి శుక్రజ్యోతిరితి శుక్రజ్యోతి చిత్రజ్యోతి చిత్రజ్యోతి సత్యజ్యోతి చిత్రజ్యోతిరితి చిత్రజ్యోతి సత్యజ్యోతిజ్యోతిష్మాన్ సత్యజ్యోతిరితి సత్య జ్యోతి జ్యోతిష్మాన్ శుక్ర శుక్రతపాతపాత అత్యాంహాయిదం అత్యాంహాయిత్యతి ఆంహా ఈదంగన్యాదం అన్యాదం సదృం సదృం ప్రతిశదం సదృం ప్రతిశదం మిత ప్రతిశదం ప్రతిశదం మిత సంమీత సంమీత సంమీత సభారాజితి సభారాజితారాజిత్యజితే సత్యజిత్సేనజితి సత్యజితి సత్యజితే సేనజిత్సుషేణా సేనజితి సేన జిత్ సుషేణోంతి మిత్ర సుషేణ ఇది సుషేణా అంతే మిత్రో దూరే అమిత్ర అంతే మిత్రి మిత్ర దూరే అమిత్రో గణ దూరే అమిత్రి దూరే అమిత్ర గణ ఋత సత్య సత్యోధ్రువ ధ్రువో ధరుణ ధరుణో ధర్త ధర్తీధర్త విధర్తీధారయ విధత్తేతి విధర్త విధారయ ఈదృక్షాస విధారయతి విధారయ ఈదృక్షాస ఏకాదృక్షాస ఏకాదృక్షాస కూషుణా భూమియుత్యోన్ సునా నదృక్షాస సదృక్షాస ప్రతి సదృక్షాస సదృక్షాస ఇది స వృక్షాస ప్రతి సదృక్షాస ఏతనా ప్రతి సదృక్షాస ఇది ప్రతి సదృక్షాస ఏతనా ఇతనమితాస మితాస సంమీతాస సంమీతాసోన సంమీతాస ఇది సంమీతాస నో అద్య అద్య సభారస సభారసో మరుత సభారస ఇది స భారస మరుతో యజ్ఞే అస్మిన్ అస్మిన్ స్వతావాన్ స్వతావాన్ ప్రభాసీ స్వతావానికి స్వతావాన్ ప్రభాసీ శాంతపన ప్రభాసీతి ప్రభాసీ శాంతపన గృహమేధీ శాంతపన ఇది శాంతపన గృహమేధీ క్రీడీ గృహమేధీతి గృహ మేధీ క్రీడీ శాఖీ శాఖిద్వేషీ ఉద్దేశీ ఇంద్రం ఉద్దేశీత్యుత్ జేషీ ఇంద్రం దైవీ దైవీర్విషా ఇషో మరుత మరుతోనో వర్త్మాన అనువర్త్మానోభరణ అనువర్త్మాన ఇత్యను వర్త్మాన అవమన్యత యథేంద్రం ఇంద్రం దైవీ దైవీర్విషా ఇషో మరుత మరుతోనో వర్త్మాన అనువర్త్మానోభావన్ అనువర్త్మాన ఇత్యను వర్త్మాన అభావన్యేవం ఏవమిమం ఇమం యజమానం యజమానం దైవీ దైవీశ్చ చ విషాః విషో మానుషీః మానుషీశ్చ చానువర్త్మానః అనువర్త్మానో భూయాసుః అనువర్త్మాన ఇత్యను వర్త్మానః భూయాసు భూయాసు